రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాచనగరు. తమరైన సూర్య, ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి. అక్కడ తగిన చోటు కాదిది తమబోటి వారికి. ఇక్కడ ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య, గడప దాటి ఇటు వస్తే వారి పేరు స్వరాలయ్య. క్లయింట్లు కంప్లైంట్లు, క్లయింట్లు కంప్లైంట్లు, మసలే ఈ గది బారు, తక్కిన నా గృహమంతా గాన కళకు దర్బారు. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ, బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం, ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం, వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి. గానకళ ఇల వేల్పుగా ఉన్న మా ఇంట, శునకమైన పలుకు కనకాంగి రాగాన, ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవా, గాలైన కదలాడు సరిగమల త్రోవ. రావోయ్ రా, ఇదిగో ఈయనే సూర్య, ఈమె నా భార్య. ఈ ఇంటికి ఎదురు లేని ఏలిక నా మిస్సెస్, ఆర్గ్యుమెంట్ వినకుండా తీర్పిచ్చే జస్టిస్. చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు, తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం. స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు, పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా. కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం. ఎవరో పరాయి వారు కాదమ్మా ఈయన, సూర్యం గారిని చెప్పానే ఆయనే ఈయన. రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. వృద్ధాప్యంతో మంచం పట్టి తాళం తప్పక తగ్గటమన్నది, అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచెలయ్యా, కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు కళ్ళు కళ్ళున మార్చే విద్య, కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య. ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి. దీని కూనిరాగంతో మాకు రోజు ప్రారంభం, మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి. రండి రండి. పడింది. మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు. నవ్వు మువ్వ కట్టి ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం. గానం అంటే ఒక కళగానే తెలిసినాళ్ళు నాకు, బ్రతుకే పాటగా మార్చినందుకు జోహారిదిగో మీకు. సంగీతంలో పాడతారనే అనుకుంటున్నా ఇన్నాళ్ళు, సంగీతంలో మాటలాడడం దా దా పద పద పద మాటలనే సంగతులు చేయడం పని పని పని సరి పని సరిగా సంగతులే సద్గతులను కొనడం సరి సరి సరి సరి సరి సరి సరి సరిగా సరి సరిగా సరిగా తెలుసుకున్నాను ఈనాడు. సెలవిప్పిస్తే వెళ్ళొస్తా మళ్ళీ మళ్ళీ వస్తుంటా.